17. వైరాగ్యాన్ని పెంచుకోవాలి. శ్రీరాముడు, గురుదేవా, సమాధి అంటే మనస్సు విశ్రాంతి చెందే స్థానమే కదా. ఈ మనోవిశ్రాంతి ఎలా లభిస్తుందో కొంచెం వివరంగా చెప్పండి. వశిష్ఠుడు, రామ, మనోవిశ్రాంతినే సమాధి అని, సమాధానము అని అంటూ ఉంటారు. దీనికి కారణం పరవైరాగ్యం. ఈ వైరాగ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. కొందరికి శత్రువులు చేసే అవమానాల వల్ల వస్తుంది, కొందరికి బంధువులతో తగాదాల వల్ల వస్తుంది, కొందరు అదృష్టవంతులకి సజ్జనుల అపదేశం వల్ల వస్తుంది. ఎలా వచ్చినా ఒక్కటే. ఒక్కొక్కసారి ఇది ఏ కారణము లేకుండా తనంతట తానే మొలకెత్తినా మొలకెత్తవచ్చు. ఈ వైరాగ్యాన్ని సత్సంగంతోనూ, సత్యాస్త శ్రవణంతోనూ పెంచుకోవాలి. అలా కాకుండా భోగాసక్తికి సందు ఇస్తే పుట్టిన వైరాగ్యం కూడా చచ్చిపోతుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కలిగిన వైరాగ్యానికి తోడుగా శారీరక, మానసిక, వాచిక తపస్సులను, అమానిత్వాది గుణ సంపదను కూడా జతచేసుకోవాలి. గమని, శారీరక, మానసిక, వాచిక తపస్సులను గురించి భగవద్గీతలో 17వ అధ్యాయంలో 14, 15, 16 శ్లోకాలలో మంచి వివరణ ఉన్నది. అమానిత్వాది గుణాలను గురించి భగవద్గీతలోనే 13వ అధ్యాయంలో 7 నుండి 11 దాకా శ్లోకాలలో వివరణ ఉంది. ఇక్కడి మూలకర్త ఈ రెంటినీ తపః ప్రకారదానేన పదార్థ ఘటనే సితయః ని డొటు సర్గా 44 శ్లో 10 ఆయసర్వ్ 30 అనే క్లిష్ట పదజాలంచేత కలిపి చెప్పాడు. ఈ పదాలకు పై విధంగా అర్థం చెప్పాలని వ్యాఖ్యాత వివరించాడు. వశిష్ఠుడు ఈ విధంగా వృద్ధి చేసుకుంటూ వచ్చిన వైరాగ్యాన్ని ముదిత, సంతోషము అనే రెండు జంట భావాలతో రక్షణ చేసుకోవాలి. ముదిత అంటే పుణ్యాత్ములను చూసి తృప్తి పడటం. సంతోషం అంటే ఏది దొరికితే దానితోనే తృప్తిగా ఉండడం. ఇలా ఈ వైరాగ్యాన్ని రక్షణ చేసుకుంటూ వెడుతుంటే పుత్రమిత్ర, భార్యా, ధనాదుల మీద అనురాగము, గర్వము మొదలైన విఘ్నాలు వచ్చి పడుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తోలేసుకుంటూ ఉండాలి. అంతేగాక యమ నియమాసన, ప్రాణాయామ, ప్రణవోపాసనాది సత్కర్మానుష్ఠానాదులతో తన వైరాగ్యాన్ని పోషించుకోవాలి. ఇలా చేసుకుంటూ వెడితే మెల్లిగా ధ్యానం కుదురుతుంది. ఆ ధ్యానంలోంచి వివేకం మొలకెత్తుతుంది. ఈ వివేకం వల్ల శాస్త్రాభ్యాసం, సాధుసంగమం అనే సుగుణాలేర్పడతాయి. అంతేగాక క్రమంగా అంతకుముందే ఉన్న ధైర్యము, సంతోషము, వైరాగ్యము మొదలైన గుణాలు గట్టిపడతాయి. ఇవి గట్టిపడుతున్న కొద్దీ స్ఫుటత, సత్యత, సత్త, ధీరత, నిర్వికల్పత, సమత, శాస్తత, మైత్రి, కరుణా, కీర్తి, రార్యత ని ఊ సర్గా 44 శ్లో 23 1. స్ఫుటత, ఆత్మతత్యం మరింత స్పష్టం కావడం. 2. సత్యత, అదొక్కటే సత్యమనే భావం. 3. సత్త, అదే తానుగా ఉండటం. 4. ధీరత, ఆ విషయంలో చలనం లేకుండా ఉండటం. 5. నిర్వికల్పత, కుందేటి కొమ్ము వంటి శూన్య పదార్థాలను భావించకుండా ఉండటం, అనగా మిథ్యా వస్తువులను భావించకుండా ఉండటం. 6. విసమత, అందరి జీవులేందుభేదం లేని బుద్ధి ఉండటం. 7. శాంతత, మనస్సులో కల్లోలం లేకుండా ఉండటం. 8. మైత్రి, అందరి జీవుల పట్ల స్నేహభావంతో ఉండటం. 9. కరుణ, ఇతరుల కష్టాలను చూసి కరిగిపోవడం. 10. కీర్తి, మంచి పనులు చేయాలనే ప్రవృత్తి. 11. ఆర్యత, పూజనీయత్వం. మొదలైన సద్గుణాలు కలిసివచ్చి ధ్యానాన్ని మరింత వృద్ధి చేస్తాయి. ధ్యానం పెరుగుతున్న కొద్దీ వివేకం మరింత పెరిగి ప్రశాంతి ఏర్పడి ఆ సాధకుడి మనస్సు ధ్యానం వైపే పరుగులు తీస్తూ ధ్యానంలో విశ్రాంతి చెందుతూ ఉంటుంది. అంతకుముందు ఈ మనస్సు లౌకిక విషయాల వెంట పరుగెత్తి పరుగెత్తి చాలా అలసిపోయి ఉన్నప్పటికీ అనేక జన్మల పుణ్యం కలిసివచ్చి ఇప్పుడు ధ్యానపు ఒడిలో చేరి ప్రశాంతిని అనుభవిస్తుంది. అది అక్కడ బాగా స్థిరమై ఉంటే అంతకుముందు వినికూడా ఎరుగని మోక్ష సుఖాన్ని కూడా క్రమంగా అందుకోగలదు. 44 ఆయసర్వ్ 31